కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమకాండే ద్వితీయ ప్రభాషకస్య గణపాఠ ప్రారంభ. ఏమేం విద్వాగుంస విద్వాగుంస ఏం విద్వాగుంస ఏం విద్వాగుంశ విద్వాగుంశ ఏమేం విద్వాగుంశ షడ్రాత్రగుంషడ్రాత్రం విద్వాగుంశ ఏమేం విద్వాగుంశ షడ్రాత్రం విద్వాగుంశ షడ్రాత్రగుంషడ్రాత్రం విద్వాగుంశ విద్వాగుంశ షడ్రాత్రమాసద ఆసదే షడ్రాత్రం విద్వాగుంశ విద్వాగుంశ షడ్రాత్రమాసదే షడ్రాత్రమాసద ఆసదే షడ్రాత్రగుంషడ్రాత్రమాసదే సాక్షాత్ సాక్షాదాసదే షడ్రాత్రగుంషడ్రాత్రమాసదే సాక్షాత్ షడ్రాత్రమిది షడ్రాత్రం ఆసరే సాక్షాత్ సాక్షాదాసద ఆసరే సాక్షాదేవైవ సాక్షాదాసద ఆసరే సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ దేవత దేవత ఏవ సాక్షాత్ సాక్షాదేవ దేవత సాక్షాదితి అక్షాత్ ఏవ దేవత దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి షడ్రాత్ర షడ్రాత్రోభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి షడ్రాత్ర అభ్యారోహంతి షడ్రాత్ర షడ్రాత్రోభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్రో భవతి భవతి షడ్రాత్రోభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్రో భవతి అభ్యారోహంతి ఆరోహంతి షడ్రాత్రో భవతి భవతి షడ్రాత్ర షడ్రాత్రో భవతి షట్ భవతి షడ్రాత్ర షడ్రాత్రో భవతి షడ్ షడ్రాత్ర ఇది షడ్ రాత్ర భవతి షట్ షడ్భవతి భవతి షడ్వై వై షడ్భవతి భవతి షడ్వై షడ్వై వై షట్షడ్వా అథవ అథవో వై షట్షడ్వా అథవ వా అథవ అథవో వై వా అథవ షట్ షడథవో వై వా అథవ షడ్ అథవ షట్ షడథవ అథవ షట్ పృష్ఠాని పృష్ఠాని షడథవ అథవ షట్ పృష్ఠాని షట్పృష్ఠాని పృష్ఠాని షట్షట్పృష్ఠాని పృష్ఠై పృష్ఠై పృష్ఠాని షట్షట్పృష్ఠాని పృష్ఠై పృష్ఠాని పృష్ఠై పృష్ఠై పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైరేవ పృష్ఠై పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైరేవ పృష్ఠైరేవ పృష్ఠై పృష్ఠైరేవత్వో నృదో నేవ పృష్ఠై పృష్ఠైరేవత్వో రేవత్వ నృదో నేవైవత్వో నన్వారోహంత్యన్వారోహంతృదో నేవైవత్వో నన్వారోహంతి మృతో నన్వారోహంత్యన్వారోహంతృదో నృతో నన్వారోహంతృతుభిర్ ఋతుభిరన్వారోహంతృతుభిన్వారోహంతృతుభి అన్వారోహంతృతుభిర్ఋతుభిరన్వారోహంతన్వారోహంతృతుభిస్సంవత్సరమోహం సంవత్సరం అన్వారోహంతీత్యనో ఆరోహంతి ఋతుభిర్సంవత్సరకం సంవత్సరం ఋతుభిర్ఋతుభిస్సంవత్సరం తే సంవత్సరం ఋతుభిర్ఋతుభిస్సంవత్సరం తే ఋతుభిర్ఋతుభిః సంవత్సరం తేదే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరమితి సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తేదే సంవత్సర ఏవైవ సంవత్సరే తేదే సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్గ్రహంతరాభ్యాం బృహద్గ్రహంతరాభ్యాం తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్గ్రహంతరాభ్యాం తిష్టంది బృహద్గ్రహంతరాభ్యాం బృహద్గ్రహంతరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్గ్రహంతరాభ్యాం యంతి బృహద్గ్రహంతరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్గ్రహంతరాభ్యాం యంతి బృహద్గ్రహంతరాభ్యాం యంతి యంతి బృహద్గ్రహంతరాభ్యాం బృహద్గ్రహంతరాభ్యాం యంతి యంతి బృహద్గ్రహంతరాభ్యాం బృహద్గ్రహంతరాభ్యాం యంతియం బృహద్గ్రహంతరాభ్యామితి బృహద్గ్రహంతరాభ్యాం యంతీయమియంతియంతీయం వావమావేయంతియంతీయం వావ ఇయం వావమావేయమియం వావరథంతరగోరథంతరం వావేయమియం వావరథంతరం వావరథంతరగోరథంతరం వావ వావరథంతరమసావసౌరథంతరం వావ వావరథంతరమసౌ రథంతరమసావసౌరథంతరగోరథంతరమసౌ బృహత్ బృహదసౌరథంతరగోరథంతరమసౌ బృహత్ రథంతరమితి రథం వరం అసౌ బృహద్ బృహదసావసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంతియంతేవాభ్యామాభ్యామేవయంతి ఏవయంతియంతేవైవయంత్యథో అథవయంతేవైవయంత్యథో యంత్యథో అథవయంతియంత్యథో అనయోరనయోరథవయంతియంత్యథో అనయో అథో అనయోరనయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవ ప్రతిష్టంది ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్వదతే దత ఆత్మన్నాత్మన్వదతే తృణవస్తృణవోదత ఆత్మన్నాత్మన్వదతే తృణవ దభతే తృణవస్తృణవోదతే దహతే తృణవో భవతి భవత తృణవోదతే దహతే తృణవో భవతి తృణవో భవతి భవత తృణవస్తృణవో భవతి విదిత్యై విదిత్యై భవత తృణవస్తృణవో భవతి విదిత్యై తృణవ విదిత్యై నవ భవతి విదిత్యై విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిపుంశ విదిత్యైత్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో విదిత్యై విదిత్యైత్రయస్త్రిపుంశో భవతి భవతి త్రయస్త్రిపుంశో విదిత్యై విదిత్యైత్రయస్త్రిపుంశో భవతి త్రయస్త్రిపుంశో భవతి భవతి త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో భవతి ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై భవతి త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో భవతి ప్రతిష్ఠత్యై త్రయస్త్రిపుంశ ఇది త్రయః త్రిపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై సదోహవిధానినః సదోహవిధానినః ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై సదోహవిధానినః ప్రతిష్ఠిత్యై సదోహవిధానినః సదోహవిధానినః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిధానిన ఏతేనైతేన సదోహవిధానినః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిధానిన ఏతేన ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సదోహవిధానిన ఏతేనైతేన సదోహవిధానినః సదోహవిధానిన ఏతేన షడ్భ్రాత్రేణ షడ్భ్రాత్రేణైతేన సదోహవిధానినః సదోహవిధానిన ఏతేన షడ్భ్రాత్రేణ సదోహవిధానిన ఇది సదోహవిధానినః ఏతేన షడ్భ్రాత్రేణ షడ్భ్రాత్రేణైతేనైతేన షడ్భ్రాత్రేణ యజేరన్ యజేరన్ షడ్భ్రాత్రేణైతేనైతేన షడ్భ్రాత్రేణ యజేరన్ షడ్భ్రాత్రేణ యజేరన్ యజేరన్ షడ్భ్రాత్రేణ షడ్భ్రాత్రేణ యజేరన్నాశ్వథి ఆశ్వథేరన్ షడ్భ్రాత్రేణ షడ్భ్రాత్రేణ యజేరన్నాశ్వథి షడ్భ్రాత్రేణేతి షడ్భ్రాత్రేణ యజేరన్నాశ్వథి ఆశ్వథి యజేరన్ యజేరన్నాశ్వథి హవిర్ధానకం హవిర్ధానమాశ్వథి యజేరన్ యజేరన్నాశ్వథి హవిర్ధానం ఆశ్వథి హవిర్ధానకో హవిర్ధానమాశ్వథి ఆశ్వథి హవిర్ధానం చ హవిర్ధానమాశ్వథి ఆశ్వథి హవిర్ధానం చ ఆశ్వథి ఇత్యాశ్వథి హవిర్ధానం చ హవిర్ధానకో హవిర్ధానం చాగ్నేద్రమాగ్నేద్రం చ హవిర్ధానకో హవిర్ధానం చాగ్నేద్రం హవిర్ధానమిది హవిర్ధానం చాగ్నేద్రమాగ్నేద్రం చాగ్నేద్రం చాగ్నేద్రం చాగ్నేద్రం చ ఆగ్నేద్రం చాగ్నేద్రమాగ్నేద్రం భవతశ్చాగ్నేద్రమాగ్నేద్రం భవత ఆగ్నేద్రమిత్యాగ్నేద్రం చలభవతస్తద్భవతస్తద్భవతస్తద్భవతస్తద్భవతస్తద్భిరత్తద్భిసవర్గ్యగోసవర్గ్యగోహితత్తద్భిసవర్గ్యం హితవర్గ్యగోసవర్గ్యగో హేతువర్గ్యం చక్రీవతి చక్రీవతీసవర్గ్యగోహేతువర్గ్యం చక్రీవతి సువర్గ్యం చక్రీవతి చక్రీవతీసు వర్గ్యగో సువర్గ్యం చక్రీవతి భవతో భవత్యక్రీవతీసు వర్గ్యగో సువర్గ్యం చక్రీవతి భవత సువర్గ్యమిది సువర్గ్యం చక్రీవతి భవతో భవత్యక్రీవతి చక్రీవతి భవత సువర్గస్ సువర్గస్ భవత్యక్రీవతి చక్రీవతి భవత సువర్గస్ చక్రీవతి ఇది చక్రీవతి భవతస్వర్గస్ సువర్గస్ భవతో భవత్యవర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ భవతో భవత్యవర్గస్ లోకస్ సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ సమష్టి సమష్టి లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ సమష్టి సువర్గస్ లోకస్ సమష్టి సమష్టి లోకస్ లోకస్ సమష్ట్యా ఉలోకలబద్ధ ఉలోకలబద్ధ సమష్టి లోకస్ లోకస్ సమష్ట్యా ఉలోకలబద్ధ సమష్ట్యా ఉలోకలబద్ధ ఉలోకలబద్ధ సమష్టి సమష్ట్యా ఉలోకలబద్ధోయోప ఉలోకలబద్ధ సమష్టి సమష్ట్యా ఉలోకలబద్ధోయోప సమష్ట్యా ఇది సమష్టి ప్రాంజప్రాంజప్రతిష్ఠితే ప్రతిష్ఠితే భవతి ప్రతిష్ఠితే ప్రాంచ ప్రాంచ ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే ప్రాంచోయాంది ప్రాంచ ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే ప్రాంచోయాంది ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ప్రాంచోయాంతయాంజ ప్రాంచ ప్రాంచోయాంది ప్రాంగ్ ప్రాంగ్ యాంజ ప్రాంచ ప్రాంచోయాంది ప్రాంగ్ యాంజ ప్రాంచోయాంది ప్రాంగ్ యాంజ ప్రాంగ్ ప్రాంగ్ వహి ప్రాంగ్ ప్రాంగ్ వహి వహి వర్గస్సు వర్గో హి వే వహి వర్గ

కుర్వంతథైకమేకమథైకం అదైకమేకమథాథైకముత్నమేకమథాథైకముత్నముత్నముత్నమేకమేకముత్నగో సహస్ర సంవిద సహస్ర సంవిద ఉత్నమేకమేకముత్నగో సహస్ర సంవిద ఉత్నగో సహస్ర సంవిద సహస్ర సంవిద ఉత్నముత్నగో సహస్ర సంవిధో వై వై సహస్ర సంవిద ఉత్నముత్నగో సహస్ర సంవిధో వై ఉత్నమిత్యుదస్థానం సహస్ర సంవిత వై వై సహస్ర సంవిత సహస్ర సంవిధో వా అసావసౌ వై సహస్ర సంవిత సహస్ర సంవిధో వా అసౌ సహస్ర సంవిత ఇది సహస్ర సంవిత కా అసావసౌ వై వా అసౌ లోకో లోకోసౌ వై వా అసౌ లోక అసౌ లోకో లోకోసావసౌ లోకోముమం లోకోసావసౌ లోకోముమ్ లోకోముమం లోకో లోకోముమే వై వామం లోకో లోకోముమే అముమేవైవామమేవోకమేవామమేవోకమభ్యభిలోకమేవైవోకమభిలోకమభ్యభిలోకమభిజయంతి అభిజయంతిజయంత్యభ్యభిజయంతి యథా యథాజయంతి అభ్యభిజయంతి యథాజయంతి జయంతి యథైషామేషాం యథాజయంతి జయంతి యథైషాం యదైషామేషాం యథాయదైషాం ప్రమీయేత ప్రమీయేదైషాం యథాయదైషాం ప్రమీయేత తేషాం ప్రమీయేత ప్రమీయేదైషామేషాం ప్రమీయేత యథాయథా ప్రమీయేదైషామేషాం ప్రమీయేత యథా యథా ప్రమీయేత ప్రమీయేత యథా వా యథా ప్రమీయేత ప్రమీయేత యథా వా ప్రమీయేతేతి ప్రమీయేత యదా వా యదా యదా వాజీయేరంజీయేరణ వా యదా యదా వాజీయేరన్న వాజీయేరంజీయేరణ వా వాజీయేరన్నథా సదీయేరణ వా వాజీయేరన్నథ జీయేరన్నథా సదీయేరంజీయేరన్నథైకమేకమథదీయేరంజీయేరన్నథైకం అథైకమేకమథాథైకముత్నముత్నమేకమథాథైకముత్నం ఏకముత్నముత్నమేకమేకముత్నం దత్తముత్నమేకమేకముత్నం దత్ ఉత్నందత్తనుత్నముత్నందద్భిహితనుత్నముత్నందద్భి ఔద్దాలగిర ఔద్దాలగిః కుదురబిందః కుదురబిందః ఔద్దాలగిర కామయత కామయత ఔద్దాలగిః కుదురబిందః కుదురబిందః ఔద్దాలగిర కామయత ఔద్దాలగిర కామయత కామయత ఉద్దాలగిర ఉద్దాలగిర కామయత పుషమాన్ పుషమాన కామయత ఉద్దాలగిర ఉద్దాలగిర కామయత పుషమాన్ ఔద్దాలగిరిత్యౌద్దాలగిహి అకామయత పుషమాన్ పుషమాన కామయత కామయత పుషమాన్ స్యాగుస్యాం పుషమాన కామయత కామయత పుషమాన్ స్యాం పుషమాన్ స్యాగుస్యాం పుషమాన్ పుషమాన్ స్యామితి తస్యాం పుషమాన్ పుషమాన్ స్యామితి పుషమానితి పశుమాన్ శ్యామిదేతస్యాగు శ్యామి దశ సరిదస్యాగు శ్యామి దశ ఇరసరి దశ ఏతమేతగోస ఇరే దశ ఏతం స ఏతమేతగోస ఏతగోసప్తరాత్రగోసప్తరాత్రమేతగోసత ఏతగోసప్తరాత్రం ఏతగోసప్తరాత్రగోసప్తరాత్రమేతమేతగోసప్తరాత్రమాసప్తరాత్రమేతమేతగోసప్తరాత్రమా సప్తరాత్రమాసప్తరాత్రగోసప్తరాత్రమాహరదహరదాసప్తరాత్రగోసప్తరాత్రమాహరద సప్తరాత్రమితి సప్తరాత్రం ఆహవదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదాహరత్తేన యజతా యజత తేన హరదహరత్తేన యజతా యజత తేన తేన యజత తేన యజత తేన యజత తేన వై వై తేన వై వై తేన తేన వై సై తేన వై స వై వై తేన పశవ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవస్తాన్ పశవ గ్రామ్యా పశవస్తాన్ పశవస్తాగుస్తాన్ పశవ పశవస్తాన్ అవారుంధా రుంధా వతాగుస్తాన్ అవారుంధ అవారుంధా వా రుంధయో రుంధా వా రుంధయ అరంధయోరంధారంధయ ఏమేవ్యోరంధారంధయ ఏమేవ్యోయ ఏం విద్వాన్ విద్వానేవ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవేం విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ విద్వానేవేం విద్వాన్ సప్తరాత్రేణ విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ ఇదతే ఇదతే సప్తరాత్రేణ విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ ఇదతే సప్తరాత్రేణ ఇదతే ఇదతే సప్తరాత్రేణ సప్తరాత్రేణ ఇదతే యావంతో ఇదతే సప్తరాత్రేణ సప్తరాత్రేణ ఇదతే యావంత సప్తరాత్రేణేత సప్తరాత్రేణ యజతేయావంతో ఇదతే ఇదతేయావంత ఏవైవయావంతో ఇదతే ఇదతేయావంత ఏవ యావంత ఏవైవ యావంతో యావంత ఏవ గ్రామ్యా గ్రామ్యా ఏవ యావంతో యావంత ఏవ గ్రామ్యా ఏవ గ్రామ్యా గ్రామ్యా ఏవైవ గ్రామ్యా పశువ పశవో గ్రామ్యా ఏవైవ గ్రామ్యా పశువ గ్రామ్యా పశువ పశవో గ్రామ్యా గ్రామ్యా పశువస్తాగుస్తాన్ పశవో గ్రామ్యా గ్రామ్యా పశువస్తాన్ పశవస్తాగుస్తాన్ పశవః పశవస్తానేవైవతాన్ పశవః పశవస్తానేవ తానేవైవతాగుస్తానేవావ వైవతాగుస్తానేవావ ఏవావ వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధే సత్తరాత్ర సత్తరాత్రో రుంధే వావరుంధే సత్తరాత్ర రుంధే సత్తరాత్ర సత్తరాత్రో రుంధే రుంధే సత్తరాత్రో భవతి భవతి సత్తరాత్రో రుంధే రుంధే సత్తరాత్రో భవతి సప్తరాత్రో భవతి భవతి సప్తరాత్ర సప్తరాత్రో భవతి సప్త సప్త భవతి సప్తరాత్ర సప్తరాత్రో భవతి సప్త సప్తరాత్ర ఇది సప్తరాత్ర భవతి సప్త సప్త భవతి భవతి సప్త గ్రామ్యా గ్రామ్యా సప్త భవతి భవతి సప్త గ్రామ్యా సప్త గ్రామ్యా గ్రామ్యా సప్త సప్త గ్రామ్యా పశవః పశవో గ్రామ్యా సప్త సప్త గ్రామ్యా పశవః గ్రామ్యా పశవః పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త సప్త పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త పశవ సప్త సప్త పశవః పశవ సప్తారణ్యా అరణ్యా సప్త పశవః పశవ సప్తారణ్యా సప్తారణ్యా అరణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త అరణ్యా సప్త సప్తారణ్యా అరణ్యా సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్తారణ్యా అరణ్యా సప్త ఛందాగుంసి సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్య అవరుధ్య ఉభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్య అవరుధ్య ఉభయస్య అభయస్యావరుధ్య త్రివృత్రిమదవరుధ్య ఉభయస్య అభయస్యావరుధ్య త్రివృత అవరుధ్యై త్రివృత్రిమదవరుధ్య అవరుధ్యై త్రివృతగ్నిష్ఠామగ్నిష్ఠామస్త్రివృతవరుధ్య అవరుధ్యై త్రివృతగ్నిష్ఠామ అవరుధ్య ఇత్యవరుధ్యై త్రివృతగ్నిష్ఠామగ్నిష్ఠామస్త్రివృత్రిమదగ్నిష్ఠామో భవతి భవత్యగ్నిష్ఠామస్త్రివృత్రిమదగ్నిష్ఠామో భవతి త్రివృతి త్రీవృత అగ్నిష్ఠామో భవతి భవత్యగ్నిష్ఠామో అగ్నిష్ఠామో భవతి తేజస్తేజో భవత్యగ్నిష్ఠామో అగ్నిష్ఠామో భవతి తేజ అగ్నిష్ఠామ ఇత్యగ్నే స్థామ భవతి తేజస్తేజో భవతి భవతి తేజ ఏవైవ తేజో భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవైవ తేజస్తేజ ఏవా ఏవా వైవైవావరుంధే రంధే వైవైవావరుంధే అవరుంధే రంధే వావరుంధే పంచదశ పంచదశో రంధే వావరుంధే పంచదశ రంధే పంచదశ పంచదశో రంధే రంధే పంచదశో భవతి భవతి పంచదశో రంధే రంధే పంచదశో భవతి పంచదశో భవతి భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియం పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవావ వైవేంద్రియమింద్రియమేవావ ఏవావ వైవైవావరుంధే రంధే వైవైవావరుంధే అవరుంధే రంధే వావరుంధే సప్తదశ సప్తదశ రంధే వావరుంధే సప్తదశ రుంధే సప్తదశ సప్తదశ రంధే రంధే సప్తదశ భవతి భవతి సప్తదశ రంధే రంధే సప్తదశ భవతి సప్తదశ భవతి భవతి సప్తదశ సప్తదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశ భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యావరుధ్య అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యావరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అథో అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అన్నాద్యస్యన్నా అద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇవరుధి అథో ప్రథో అథో ప్రైవ ప్రథో అథో ప్రైవ అథో ఇథో ప్రైవ ప్రైవతేన తేనైవ ప్రైవేన దేవతేన తేనైవైవతేన జాయతే జాయతే తేనైవైవతేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయత ఏక విపుంశో జాయతే తేన తేన జాయత ఏక విపుంశ జాయత ఏక విపుంశో జాయతే జాయత ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశో జాయతే జాయత ఏక విపుంశో భవతి ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమోరుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచమోరుచమథో అథో రుచమేవైవ రుచమథో అథో రుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచకోరుచమేవాత్మన్నాత్మన్నేవ రుచకోరుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ధత్తే ఆత్మన్ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ధత్తే తృణవస్త్రణవో ధత్త ఆత్మన్నాత్మన్ధత్తే తృణవ ధత్తే తృణవస్త్రణవో ధత్తే ధత్తే తృణవో భవతి భవతి తృణవో ధత్తే ధత్తే తృణవో భవతి తృణవో భవతి భవతి తృణవస్త్రణవో భవతి విజిత్యై విజిత్యై భవతి తృణవస్త్రణవో భవతి విజిత్యై తృణవీ నవ భవతి విజిత్యై విజిత్యై భవతి భవతి విజిత్యై పంచ విపుంశ పంచ విపుంశ విజిత్యై భవతి భవతి విజిత్యై పంచ విపుంశ విజిత్యై పంచ విపుంశ పంచ విపుంశ విజిత్యై విజిత్యై పంచ విపుంశోగ్నిష్టోమోగ్నిష్టోమ పంచ విపుంశ విజిత్యై విజిత్యై పంచ విపుంశోగ్నిష్టోమ విజిత్యా విజిత్యై పంచ విపుంశోగ్నిష్టోమోగ్నిష్టోమ పంచ విపుంశ పంచ విపుంశోగ్నిష్టోమో భవతి భవత్య అగ్నిష్టోమ పంచ విపుంశ పంచ విపుంశోగ్నిష్టోమో భవతి పంచ విపుంశ ఇది పంచ విపుంశ అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవతి ప్రజాపతే ప్రజాపతేర్భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవతి ప్రజాపతే అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ భవతి ప్రజాపతే ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ ప్రజాపతేరి ప్రజాపతే ఆప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్య మహావ్రతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యై మహావ్రతవానిది మహావ్రతాను అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ విశ్వజితవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్యే విశ్వజిత్ విశ్వజితవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజితవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ట అవరుధ్యా ఇత్యవరుధ్యై విశ్వజిత్ సర్వపృష్ట సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోదరాత్రోదరాత్ర సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోదరాత్ర విశ్వజితి విశ్వాజి సర్వపృష్టోదరాత్రోదరాత్ర సర్వపృష్ట సర్వపృష్టోదరాత్రో భవతి భవత్యదరాత్ర సర్వపృష్ట సర్వపృష్టోదరాత్రో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట అజరాత్రో భవతి భవత్యదరాత్రోదరాత్రో భవతి సర్వస్య సర్వస్య భవత్యదరాత్రోదరాత్రో భవతి సర్వస్య అజరాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యై సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై యజ్జదభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై యద్ అభిజిత్యై యజ్జదభిజిత్యా అభిజిత్యై యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యదభిజిత్యా అభిజిత్యై యత్ ప్రత్యక్షం అభిజిత్యా ఇత్యభిజితి యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యజ్ఞత్ ప్రత్యక్షం పూర్వేషు పూర్వేషు ప్రత్యక్షం యజ్ఞత్ ప్రత్యక్షం పూర్వేషు ప్రత్యక్షం పూర్వేషు పూర్వేషు ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేష్హస్సు పూర్వేషు ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేష్హస్సు ప్రత్యక్షమిది ప్రదీక్షం పూర్వేష్హస్సు పూర్వేషు పూర్వేష్హస్సు పృష్టాని పృష్టాన్యహస్సు పూర్వేషు పూర్వేష్హస్సు పృష్టాని అహస్సు పృష్టాని పృష్టాన్యహస్సు పృష్టాన్ని పేయు పేయు పృష్టాన్యహస్సు పృష్టాన్ని పేయు అహస్వేత్యహసు ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక్ృక తాదృగేవైవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ తత్తదేవైవ తత్ తదిజగత్ బృహస్పతిరకామయత కామయత బృహస్పతిర్బృహస్పతిరకామయత బ్రహ్మవత్ససి బ్రహ్మవత్సస్య కామయత బృహస్పతిర్బృహస్పతిరకామయత బ్రహ్మవత్ససి అకామయత బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య కామయత కామయత బ్రహ్మవర్చసి స్యాగుస్యాం బ్రహ్మవర్చస్య కామయత కామయత బ్రహ్మవర్చసి స్యాం బ్రహ్మవర్చసి స్యాగుస్యాం బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి తస్యాం బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి తస్యాగుస్యామితి తసరితి స్యాగుస్యామితి తత ఇది తత ఇది తత ఏతమేతకోశ ఇది తత ఏతం స ఏతమేతకోశ స ఏతమష్టరాత్రమష్టరాత్రమేతకోశ స ఏతమష్టరాత్రం ఏతమష్టరాత్రమష్టరాత్రమేతమేతమష్టరాత్రమపశ్యత పశ్యదష్టరాత్రమేతమేతమష్టరాత్రమపశ్యత అష్టరాత్రమపశ్యత పశ్యదష్టరాత్రమష్టరాత్రమపశ్యత్తంతమపశ్యదష్టరాత్రమష్టరాత్రమపశ్యత్తం అష్టరాత్రమిత్యష్టరాత్రం అవశ్యత్తంతమపశ్యదవశ్యత్తమాదమపశ్యదవశ్యత్తమా తమాదంతమాహరద హరదాదంతమాహరద్ ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదహరత్తేనాయజతయజతేనాహరదహరత్తేనాయజత తేనాయజతయజతేన తేనాయజతతస్తతో యజతతేన తేనాయజతత అయతతతస్తతో యజతయజతతో వై వైతతో యజతయజతతో వై తతో వై వైతతస్తతో వై సస వైతతస్తతో వై స వై స వై వై స బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స వై వై స బ్రహ్మవర్చసి స బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి సస బ్రహ్మవర్చస్య భవద భవద్బ్రహ్మవర్చసి సస బ్రహ్మవర్చస్య భవద బ్రహ్మవర్చస్య భవద భవద్బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య భవద్యోయో భవద్బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య భవద్య బ్రహ్మవర్చసి బ్రహ్మ వర్చసి అభవద్యోయో భవద భవద్య ఏమేవయ్యో భవద భవద్య ఏం ఏమేవయ్యోయ ఏం విద్వాన్ విద్వానేవయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వానష్టరాత్రేణ అనష్టరాత్రేణ విద్వానేవమేవం విద్వానష్టరాత్రేణ విద్వానష్టరాత్రేణ అనష్టరాత్రేణ విద్వాన్ విద్వానష్టరాత్రేణ యజతే యజతేష్టరాత్రేణ విద్వాన్ విద్వానష్టరాత్రేణ యజతే అష్టరాత్రేణ యజతే యజతేష్టరాత్రేణ అనష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి యజతేష్టరాత్రేణ అనష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి అష్టరాత్రేణేత్యష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి యజతే యజతే బ్రహ్మవర్చస్యేవైవ బ్రహ్మవర్చసి యజతే యజతే బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చస్యేవైవ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ భవతి భవత్యేవ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ భవతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి ఏవ భవతి భవత్యేవైవ భవత్యష్టరాత్రోష్టరాత్రో భవత్యేవైవ భవత్యష్టరాత్ర భవత్యష్టరాత్రోష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి అష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రోష్టరాత్రో భవత్యష్టాక్షరాష్టాక్షరా భవత్యష్టరాత్రోష్టరాత్రో భవత్యష్టాక్షరా అష్టరాత్రైత్యష్టరాత్రష్టాక్షరాష్టాక్షరా భవతి భవత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరా భవతి భవత్యష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ రాజాక్షరేత్యష్టాక్షరాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ

ఏకవిపుంశైత్యేకవిపుంశి ప్రజాసృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజత కల్పమానాన్ ప్రజాభ్యోన్వన ప్రజాభ్య కల్పమానాన్ కల్పమానాన్ ప్రజాభ్యోను

ఇతాదృక్భవతిభవతీతాదృతాదృక్భవతి జీవతి జీవతి భవతీతాదృతాదృక్భవతి జీవతి భవతి జీవతి జీవతి భవతి భవతి జీవత్యేవైవ జీవతి భవతి భవతి జీవత్యేవ జీవత్యేవైవ జీవతి జీవత్యేవ ఏవేత్యేవ ప్రజాపతిరకామయత కామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రప్రాకామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రజాపతిరజ ప్రజాపతి అకామయత ప్రప్రాకామయత కామయత ప్రజాయేయ జాయేయ ప్రాకామయత కామయత ప్రజాయేయ ప్రజాయేయ జాయేయ ప్రప్రజాయేయేతీతి జాయేయ ప్రప్రజాయేయేతి జాయేయేతీతి జాయేయ జాయేయేతి సత ఇతి జాయేయ జాయేయేతి స ఇది సత ఇది స ఏతమేతకూ స ఇది స ఏతం స ఏతమేతకూ స ఏతం దశహోతారం దశహోతారమేతకూ స ఏతం దశహోతారం ఏతం దశహోతారం దశహోతారమేతమేతం దశహోతారమపశ్యన్ అవశ్యత్ దశహోతారమేతమేతం దశహోతారమవశ్యన్ దశహోతారమవశ్యవశ్యత్ దశహోతారం దశహోతారమవశ్యత్తం తమవశ్యత్ దశహోతారం దశహోతారమవశ్యత్తం దశహోతారమిదశాహోతారం అవశ్యత్తం తమవశ్యదవశ్యత్తమజుహోదజుహోత్తమవశ్యదవశ్యత్తమజుహోద తమజుహోదజుహోత్తం తమజుహోత్తేన తేనాజుహోత్తం తమజుహోత్తేన అజుహోత్తేన తేనాజుహోదజుహోత్తేన దశరాత్రం దశరాత్రం తేనాజుహోదజుహోత్తేన దశరాత్రం తేన దశరాత్రం దశరాత్రం తేన తేన దశరాత్రమసృజతృజత దశరాత్రం తేన తేన దశరాత్రమసృజత దశరాత్రమసృజత సృజత దశరాత్రం దశరాత్రమసృజత తేన తేనాసృజత దశరాత్రం దశరాత్రమసృజతేన దశరాత్రమిది దశరాత్రం అసృజతేన తేనాసృజత సృజతేన దశరాత్రేణ దశరాత్రేణ తేనాసృజత సృజతేన దశరాత్రేణ తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్ర దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రాజాయుతాజాయుధ ప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రాజాయుత దశరాత్రేణేతి దశ రాత్రేణ ప్రాజాయుతాజాయుధ ప్రప్రాజాయత దశరాత్రాయ దశరాత్రాయాజాయుధ ప్రప్రాజాయత దశరాత్రాయ అజాయత దశరాత్రాయ దశరాత్రాయాజాయుతాజాయుత దశరాత్రాయ దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశరాత్రాయాజాయుతాజాయుత దశరాత్రాయ దీక్షిష్యమాణ దశరాత్రాయ దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం దీక్షిష్యమాణో దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశరాత్రాయేతి దశ రాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశహోతారం జుహ్యాద్ దశహోతారం దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశహోతారం జుహ్యాద్ దశహోతారం జుహ్యాద్ దశహోతారం దశహోతారం జుహ్యాద్ దశహోత్రా దశహోత్రా జుహ్యాద్ దశహోతారం దశహోతారం జుహ్యాద్ దశహోత్రా దశహోతారమిది దశహోతారం జుహ్యాద్ దశహోత్రా దశహోత్రా జుహ్యాద్ జుహ్యాద్ దశహోత్రైవైవ దశహోత్రా జుహ్యాద్ జుహ్యాద్ దశహోత్రైవ దశహోత్రైవైవ దశహోత్రా దశహోత్రైవ దశరాత్రం దశరాత్రమేవ దశహోత్రా దశహోత్రైవ దశరాత్రం దశహోత్రేతి దశహోత్రా దశరాత్రం దశరాత్రమేవైవ దశరాత్రమో సృజతే సృజతే దశరాత్రమేవైవ దశరాత్రమో సృజతే దశరాత్రమో సృజతే సృజతే దశరాత్రం దశరాత్రమో సృజతే తేన తేన సృజతే దశరాత్రం దశరాత్రమో సృజతే తేన దశరాత్రమిది దశరాత్రం సృజతే తేన తేన సృజతే సృజతే తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన సృజతే సృజతే తేన దశరాత్రేణ తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్ర దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రజాయతే జాయతే ప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రజాయతే దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రజాయతే జాయతే ప్రప్రజాయతే వై రాజో జాయతే ప్రప్రజాయతే వై రాజ జాయతే వై రాజో జాయతే జాయతే వై రాజో జాయతే జాయతే వై రాజో వై రాజో వా ఏష వై రాజో వై రాజో వా ఏష వా ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష యజ్ఞో యత్ యజ్ఞో యజ్ఞో యజ్ఞో యత్ దశరాత్రో దశరాత్రో యజ్ఞో యజ్ఞో యత్ దశరాత్ర

అయచ్చత్తమయచ్చదయచ్చత్తమాతమయచ్చదయచ్చత్తమాతమాహరదహరదాతంతమాహరద ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆహరత్తేన తేనాహరదాహరత్తేన ఆయతదాయతదతేన తేనాయతదతతస్తతోయతదతేన తేనాయతదతతః ఆయతదతస్తతోయతదాయతదతతో వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతేన తేనాయతదతతః వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతేన తేనాయతదతతః వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతతేన తేనాయతదాయతదతతః వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతతేన తేనాయతదాయతదతతః వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతతేన తేనాయతదాయతదతతః వై వైతతో యతదాయతదతతః ఏనాయతదాయతదతతేన తేనా వ్యావృతమగచ్చద్య వ్యావృతమిది ఆవృత అగచ్చద్యో గచ్చదగచ్చద్య ఏమేవో గచ్చదగచ్చద్య ఏమేవయ ఏం విద్వాన్ విద్వానేవయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవేం విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వానేవేం విద్వాన్ దశరాత్రేణ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే యజతే దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే దశరాత్రేణ యజతే యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతే వ్యావృతం వ్యావృతం యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతే వ్యావృతం దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే వ్యావృతం వ్యావృతం యజతే యజతే వ్యావృతమేవైవ వ్యావృతం యజతే యజతే వ్యావృతమేవ వ్యావృతమేవైవ వ్యావృతం వ్యావృతమేవ పాప్మనా పాప్మనైవ వ్యావృతం వ్యావృతమేవ పాప్మనా వ్యావృతమితి ఆవృతం పాప్మనా పాప్మనైవైవ పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనైవైవ పాప్మనా భ్రాతృవ్యేణ పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ గచ్చతి భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి త్రగగత్రగగద్గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి త్రగగత గచ్చతి త్రగగత్రగగద్గచ్చతి గచ్చతి త్రగగద్వై వై త్రగగద్గచ్చతి గచ్చతి త్రగగద్వై త్రగగద్వై వై త్రగగత్రగగద్వా ఏష వై త్రగగత్రగగద్వా ఏష త్రిగగుదిత్రి గగద్ వా ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష యజ్ఞోయ్యజ్ఞ ఏష యజ్ఞోయత్ యజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞోయజ్ఞో దశరాత్ర ఇది దశరాత్ర కగత్పంచదశ పంచదశ కగత్కగత్పంచదశ కగత్కగత్పంచదశ కగత్కగత్పంచదశ కగత్ పంచదశ కగత్కగత్పంచదశ పంచదశ కగదేక విమోచ ఏక విమోచ కగత్పంచదశ పంచదశ కగదేక విమోచ పంచదశ ఇది పంచదశ కగుదేక విమోచ ఏక విమోచ కగత్కగుదేక విమోచ కగత్కగుదేక విమోచ కగత్కగుదేక విమోచ కగద్ ఏక విమోచ కగత్కగుదేక విమోచ ఏక విమోచ కగత్రయ త్రిమోచ త్రయ త్రిమోచ కగుదేక విమోచ ఏక విమోచ కగత్రయ త్రిమోచ ఏక విమోచ ఇత్యేక విమోచ కగత్రయ త్రిమోచ త్రయ త్రిమోచ కగత్కగత్రయ త్రిమోచోయోయ త్రయ త్రిమోచ కగత్కగత్రయ త్రిమోచోయ త్రయత్రిమోషోయోయత్రయ త్రిమోషత్రయ త్రిమోషోయ ఏమేవ్యత్రయ త్రిమోషత్రయ త్రిమోషోయ ఏం త్రయత్రిమోష ఇది త్రయ త్రిమోషేవ్యోయ ఏం విద్వాన్ విద్వాన్ేవ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ేవేం విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వాన్ేవేం విద్వాన్ దశరాత్రేణ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే యజతే దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే దశరాత్రేణ యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతేత్రగత్రగత్యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతేత్రగత్ దశరాత్రేణేతి దశరాత్రేణ యజతేత్రగత్రగత్యజతే యజతేత్రగతదేవ్రగత్యజతే యజతేత్రగతదేవ దేవపురా అపశ్యన్ దేవపురా దేవపురా అపశ్యన్ యద్యపశ్యన్ దేవపురా దేవపురా అపశ్యన్ దేవపురా ఇది దేవపురా అపశ్యనయద్యదపశ్యన్నపశ్యనయద్దశరాత్రోదశరాత్రోయదపశ్యన్నపశ్యనయద్దశరాత్రశరాత్రోదశరాత్రోయద్దశరాత్రః దశరాత్రోదశరాత్రోయద్దశరాత్రస్తాస్తాదశరాత్రోయద్దశరాత్రస్తాపరిపరితాదశరాత్రోదశరాత్రస్తాపరిపరితాదశరాత్రస్తాపర్యోహంతౌహంతపరితాస్తాపర్యోహంతపరిపర్యోహంతేషాం ఔహంతతేషాంతేషామౌహంతౌహంతేషాన్నదేషామౌహంతౌహంతదేషాన్న ఉపస్థిమేవైవోపస్థిం కురుదే కురుద ఉపస్థిమేవైవోపస్థిం కురుదే ఉపస్థిం కురుతే కురుత ఉపస్థిముపస్థిం కురుతే జామి జామి కురుత ఉపస్థిముపస్థిం కురుతే జామి కురుతే జామి జామి కురుతే కురుతే జామి వై వై జామి కురుతే కురుతే జామి వై జామి వై వై జామి జామి వా ఏతదేతద్వై జామి జామి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతద్వై వా ఏతత్ కుర్వంతి ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్యత్ కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్ కుర్వంతి యద్యత్ కుర్వంతి కుర్వంతి యజ్యాయాగుం సంజ్యాయాగుం సంయత్ కుర్వంతి కుర్వంతి యజ్యాయాగుం సం యజ్యాయాగుం సంజ్యాయాగుం సంయద్యజ్యాయాగుం సద్గస్వామగ్గస్వామంజ్యాయాగుం సంయద్యజ్యాయాగుం సద్గస్వామం జ్యాయాగుం సద్గస్వామగ్గస్వామంజ్యాయాగుం సంజ్యాయాగుం సద్గస్వామం ఉపేత్యోపేత్యస్వామంజ్యాయాగుం సంజ్యాయాగుం సద్గస్వామం ఉపేత్య స్వామోపేత్యోపేత్యస్వామగ్గస్వామోపేత్య కనీయాగుం సంకనీయాగుం సముపేత్యస్వామగ్గస్వామోపేత్య కనీయాగుం సమ ఉపేత్య కనీయాగుం సంకనీయాగుం సముపేత్యోపేత్య కనీయాగుం సముపయంతి భయంతి కనీయాగుం సముపేత్యోపేత్య కనీయాగుం సముపయంతి ఉపేత్యేత్యుపాది కనీయాగుం సముపయంతి భయంతి కనీయాగుం సంకనీయాగుం సముపయంతి యజ్ఞలు భయంతి కనీయాగుం సంకనీయాగుం సముపయంతి యత్ ఉపయంతి యజ్ఞలు భయంతి భయంతి యలగ్నిష్టోమ సామాన్య గ్నిష్టోమ సామాని యదు భయంతి భయంతి యలగ్నిష్టోమ సామాని ఉపయంతేత్యుపాయంతి యలగ్నిష్టోమ సామాన్య గ్నిష్టోమ సామాని యజ్జలగ్నిష్టోమ సామాన్యవస్థాదవస్థాదగ్నిష్టోమ సామాని యజ్జలగ్నిష్టోమ సామాన్యవస్థాద్ అగ్నిష్టోమ సామాన్యవస్థాదవస్థాదగ్నిష్టోమ సామాన్యగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చవస్థాదగ్నిష్టోమ సామాన్యగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చ అగ్నిష్టోమ సామానేత్యగ్నిష్టోమ సామాని అవస్థాచ్చవస్థాదవస్థాచ్చ పరస్తావస్థాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చవరస్తాచ్చ అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమః వైశ్వదేవేషు పుష్టిం పుష్టిం వైశ్వదేవేషు వైశ్వదేవేషు పుష్టిమేవైవ పుష్టిం వైశ్వదేవేషు వైశ్వదేవేషు పుష్టిమేవ వైశ్వదేవేష్ వైశ్వదేవేషు పుష్టిమేవైవ పుష్టిం పుష్టిమేవా వైవ పుష్టిం పుష్టిమేవా దేవా వైవైవావరుంధే రంధే వైవైవావరుంధే అవరుంధే రంధే వావరుంధే సప్తదశ సప్తదశో రంధే వావరుంధే సప్తదశ రంధే సప్తదశ సప్తదశో రంధే రంధే సప్తదశో అద్విష్టామో అద్విష్టామ సప్తదశో రంధే రంధే సప్తదశో అద్విష్టామ సప్తదశో అద్విష్టామో అద్విష్టామ సప్తదశ సప్తదశో అద్విష్టామ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాద్విష్టామ సప్తదశ సప్తదశో అద్విష్టామ ప్రాజాపత్యాసు సప్తదశ ఇది సప్తాదశ అగ్నిష్టామ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాగ్నిష్టామో అగ్నిష్టామ ప్రాజాపత్యాసు తీవ్రధామస్తేవ్రధామ ప్రాజాపత్యాగ్నిష్టామో అగ్నిష్టామ ప్రాజాపత్యాసు తీవ్రధామ అగ్నిష్టామ ఇత్యగ్నేస్తామ ప్రాజాపత్యాసు తీవ్రధామస్తేవ్రధామ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాసు తీవ్రధామో అన్నాజ్యాన్నాజ్యీవ్రధామ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాసు తీవ్రధామో అన్నాజ్య ప్రాజాపత్యాశ్రి ప్రాజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్యాన్నాద్యస్తేవ్రసోమస్తేవ్రసోమో అన్నాద్యస్యావరుధ్యావరుధ్యాన్నాద్యస్తేవ్రసోమస్తేవ్రసోమో అన్నాద్యస్యావరుధ్యై తీవ్రసోమ ఇది తీవ్రసోమ అన్నాద్యస్యావరుధ్యావరుధ్యాన్నాద్యస్యావరుధ్యాసో అసో అవరుధ్యాన్నాద్యస్యావరుధ్యాసో అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్య అథో అథో అవరుధ్య అవరుధ్య అథో ప్రథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అవరుధ్య ఇవరుధి అథో ప్రథో అథో ప్రైవ ప్రథో అథో ప్రైవ అథో ఇథో ప్రైవ ప్రైవతేన తేనైవ ప్రైవతేన ఏవేన తేనైవైవతేన జాయతే జాయతే తేనైవైవతేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయత ఏక విభూష ఏక విభూష జాయతే తేన తేన జాయత ఏక విభూష జాయత ఏక విభూష ఏక విభూషో జాయతే జాయత ఏక విభూష ఉచ్చ ఉచ్చ ఏక విభూషో జాయతే జాయత ఏక విభూష ఉచ్చ ఏక విభూష ఉచ్చ ఉచ్చ ఏక విభూష ఉచ్చ సౌరీషు సౌరీషు ఉచ్చ ఏక విభూష ఉచ్చ సౌరీషు ఏక విభూష ఇత్యేక విభూష ఉచ్చ సౌరీషు సౌరీషు ఉచ్చ ఉచ్చ సౌరీషు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సౌరీషు ఉచ్చ ఉచ్చ సౌరీషు ప్రతిష్ఠిత్యై సౌరీషు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సౌరీషు సౌరీషు ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై సౌరీషు సౌరీషు ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రిజమో రిజమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రిజం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రిజమో రిజమథో అథో రిజమేవైవ రిజమథో అథో రిజమేవ అథో ఇత్యథో రుజమేవైవ రిజమో రిజమేవాత్మన్నాత్మన్నేవ రిజమో రిజమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ భత్తే సత్త ఆత్మన్నేవైవాత్మన్ భత్తే ఆత్మన్ భత్తే సత్త ఆత్మన్నాత్మన్ భత్తే సప్తదశ సప్తదశో భత్త ఆత్మన్నాత్మన్ భత్తే సప్తదశ భత్తే సప్తదశ సప్తదశో భత్తే భత్తే సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశో భత్తే భత్తే సప్తదశో అగ్నిష్టోమ సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రాజాపత్యాసు సప్తదశ ఇది సప్తాదశ అగ్నిష్టోమ ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రాజాపత్యాసు ఉపహవ్య ఉపహవ్య ప్రాజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రాజాపత్యాసు ఉపహవ్య అగ్నిష్టోమ ఇత్యగ్నేష్టోమ ప్రాజాపత్యాసోపహవ్య ఉపహవ్య ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాసోపహవ్య ఉపహవమోపహవమోపహవ్య ప్రాజాపత్యాసు ప్రాజాపత్యాసోపహవ్య ఉపహవం ప్రాజాపత్యాశ్విని ప్రాజాపత్యాసు ఉపహవ్య ఉపహవమోపహవమోపహవ్య ఉపహవ్య ఉపహవమేవైవోపహవమోపహవ్య ఉపహవ్య ఉపహవమేవ ఉపహవ్య ఇత్యుపాహవ్య ఉపహవమేవైవోపహవముపహవమేవ గచ్చతి గచ్చత్యేవోపహవముపహవమేవ గచ్చతి ఉపహవమిుపాహవం ఏ గచ్చతి గచ్చత్యవ గచ్చతి ప్రణవో తృణవో గచ్చత్యవ గచ్చతి ప్రణవో గచ్చతి తృణవో తృణవో గచ్చతి గచ్చతి ప్రణవాగ్నిష్టోమావగ్నిష్టోమో తృణవో గచ్చతి గచ్చతి ప్రణవాగ్నిష్టోమో తృణవాగ్నిష్టోమావగ్నిష్టోమో తృణవో తృణవాగ్నిష్టోమావభితో అగ్నిష్టోమావభితో అగ్నిష్టోమావగ్నిష్టోమావభిద ఐంద్రీష్వైంద్రీష్వభితో అగ్నిష్టోమావగ్నిష్టోమావభిద ఐంద్రీషు అగ్నిష్టోమావిత్యగ్నిష్టోమో అభిత ఐంద్రేష్వైంద్రేష్వభిత ఐంద్రేషు విదిత్యే విదిత్యా ఐంద్రేష్వభిత ఐంద్రేషు విదిత్యే ఐంద్రేషు విదిత్యే విదిత్యా ఐంద్రేష్వైంద్రేషు విదిత్యే త్రయత్రికోశత్రయత్రికోశో విదిత్యా ఐంద్రేష్వైంద్రేషు విదిత్యే త్రయత్రికోశ విదిత్యైత్రయత్రిగోషత్రయత్రిగోష విదిత్యే విదిత్యైత్రయత్రిగోష ఉక్ష ఉక్షత్రయత్రిగోష విదిత్యే విదిత్యైత్రయత్రిగోష ఉక్ష విదిత్యాదిత్యే త్రయత్రిగోష ఉక్ష ఉక్షత్రయత్రిగోషత్రయత్రిగోష ఉక్షవ వైశ్వదేవేషు వైశ్వదేవేషు ఉక్షత్రయత్రిగోషత్రయత్రిగోష ఉక్షవ వైశ్వదేవేషు త్రయత్రిగోష ఇది త్రయ త్రిగోష ఉక్షవ వైశ్వదేవేషు వైశ్వదేవేషు ఉక్ష ఉక్షవ వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు ఉక్ష ఉక్షవ వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ వైశ్వదేవేష్ వైశ్వాదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టాదిరాత్రాదిరాత్ర సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టాదిరాత్ర విశ్వజిది విశ్వాజిత్ సర్వపృష్టాదిరాత్రాదిరాత్ర సర్వపృష్ట సర్వపృష్టాదిరాత్రో భవతి భవత్యదిరాత్ర సర్వపృష్ట సర్వపృష్టాదిరాత్రో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట అతిరాత్రో భవతి భవత్యని రాత్రోదిరాత్రో భవతి సర్వస్య సర్వస్య భవత్యని రాత్రోది రాత్రో భవతి సర్వస్య అతిరాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యా అభిజిత్యే సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యే సర్వస్యాభిజిత్యా అభిజిత్యే సర్వస్య సర్వస్యాభిజిత్యే అభిజిత్యా ఇత్యభిజిత్యే అర్థవోమై వా అర్థవ అర్థవోమై ప్రజాకామా ప్రజాకామా వా అర్థవ అర్థవోమై ప్రజాకామా వై ప్రజాకామా ప్రజాకామా వై వై ప్రజాకామా ప్రజాం ప్రజాం ప్రజాకామా వై వై ప్రజాకామా ప్రజాం ప్రజాకామా ప్రజాం ప్రజాం ప్రజాకామా ప్రజాకామా ప్రజాన్న ప్రజాం ప్రజాకామా ప్రజాకామా ప్రజాన్న ప్రజాకామా ఇది ప్రజాకామా ప్రజాన్న ప్రజా ప్రజాన్నాలిందావిందంతన ప్రజా ప్రజాన్నావిందంత ప్రజామిది ప్రజా నావిందావిందంతనవిందంతతే విందంతనవిందంతతే అవిందంతతే విందంతావిందంతతే కామయంతా కామయంతతే విందంతావిందంతతే కామయంత తే కామయంత కామయంతతే కామయంత ప్రజా ప్రజామ కామయంతతే కామయంత ప్రజా అకామయంత ప్రజా ప్రజామ కామయంత కామయంత ప్రజాకోసు జయమహి తృజయమహి ప్రజామ కామయంత కామయంత ప్రజాకోసు జయమహి ప్రజాకోసు జయమహి తృజయమహి ప్రజా ప్రజాకోసు జయమహి ప్రజా ప్రజాకోసు జయమహి ప్రజా ప్రజాకోసు జయమహి ప్రజా ప్రజామిది ప్రజా సుజయమహి ప్రజా ప్రజాకోసు జయమహి తృజయమహి ప్రజామవావ ప్రజాకోసు జయమహి తృజయమహి ప్రజామవ ప్రజామవావ ప్రజా ప్రజామవరుంధీమహి రుంధీ మహ్యవ ప్రజా ప్రజామవరుంధీమహి ప్రజామిది ప్రజా అవరుంధేమహి రుంధే మహ్యవావరుంధేమహి ప్రజా ప్రజాగోరుంధే మహ్యవావరుంధేమహి ప్రజా రుంధేమహి ప్రజా ప్రజాగోరుంధేమహి రుంధేమహి ప్రజా విందేమహి విందేమహి ప్రజాగోరుంధేమహి రుంధేమహి ప్రజా విందేమహి ప్రజా విందేమహి విందేమహి ప్రజా ప్రజా విందేమహి ప్రజావంత ప్రజావంతో విందేమహి ప్రజా ప్రజా విందేమహి ప్రజావంత ప్రజామిది ప్రజా విందేమహి ప్రజావంత ప్రజావంతో విందేమహి విందేమహి ప్రజావంత శ్యామ శ్యామ ప్రజావంతో విందేమహి విందేమహి ప్రజావంత శ్యామ ప్రజావంత శ్యామ శ్యామ ప్రజావంత ప్రజావంత శ్యామేది శ్యామ ప్రజావంత ప్రజావంత శ్యామేది ప్రజావంత ఇది ప్రజావంత శ్యామేది శ్యామ శ్యామేది తేత ఇది శ్యామ శ్యామేది ఇది తేత ఇది గత ఏతమేదంత ఇది గత ఏతం ఏకాదశరాత్రమేకాదశరాత్రం అపశ్యంతం తమపశ్యన్న పశ్యంతమా తమపశ్యన్న పశ్యంతమా తమాదంతమాహరన్న హరన్నాదంతమాహరన్న ఆహరన్న హరన్నాహరంతేన తేనాహరన్నాహరంతేన ఆహరంతేన తేనాహరన్న హరంతేనాయుదంతాయుదంతేనాహరన్నాహరంతేనాయుదంత తేనాయుదంతాయుదంతతేన తేనాయుదంతతస్తతోయుదంతతేనతేనాయుదంతత ఆయుదంతతస్తతోయుదంతాయుదంతతో వై వై తదోయుదంతాయుదంతతో వై తదో వై వై తదస్తతో వై దే వై తదస్తతో వై దే వైతే దేవైతే ప్రజా ప్రజాన్ దేవైతే ప్రజా ఏ ప్రజా ప్రజాంతే ప్రజాసృజంతసృజంత ప్రజాంతే ప్రజాసృజంత ప్రజాసృజంతసృజంత ప్రజా ప్రజాసృజంత ప్రజా ప్రజాసృజంత ప్రజా ప్రజాసృజంత ప్రజా ప్రజా ప్రజా అసృజంత ప్రజా ప్రజాసృజంతసృజంత ప్రజామవావ ప్రజాసృజంతసృజంత ప్రజామవ ప్రజామవావ ప్రజా ప్రజామవారుంధతారుంధతావ ప్రజా ప్రజామవారుంధత ప్రజామిది ప్రజా అవారుంధతారుంధతావారుంధర ప్రజా ప్రజామరుంధతావారుంధత ప్రజా అరుంధర ప్రజా ప్రజామరుంధతారుంధర ప్రజామవిందంత విందంత ప్రజామరుంధతారుంధర ప్రజామవిందంత ప్రజామవిందంత విందంత ప్రజా ప్రజామవిందంత ప్రజావంత ప్రజావంతోవిందంత ప్రజా ప్రజామవిందంత ప్రజావంత ప్రజామిది ప్రజా అవిందంత ప్రజావంత ప్రజావంతోవిందంత విందంత ప్రజావంతోభవన్న భవన్ ప్రజావంతోవిందంత విందంత ప్రజావంతోభవన్న ప్రజావంతోభవన్న భవన్ ప్రజావంత ప్రజావంతోభవంతే భవన్ ప్రజావంత ప్రజావంతోభవంతే ప్రజావంత ఇది ప్రజా అభవంతే భవన్న భవంత అర్ధవ అర్ధవస్తే భవన్న భవంత అర్ధవ అర్ధవ అర్ధవస్తే అర్ధవోభవన్న భవన్ రథవస్తే అర్ధవోభవన్న అర్ధవోభవన్న భవన్ రథవ అర్ధవోభవంత తదభవన్ రథవ అర్ధవోభవంత అభవంత తదభవన్న భవంతరా ఆర్తవానామాస్తవానాభవన్న భవంతరా ఆర్తవానా ఆర్తవానామార్తవత్తమార్తవత్తమార్తవానామార్తవత్తమార్తవానామార్తవత్తమార్తవత్తమార్తవానామార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత

అతిరాత్రోవతి భవత్యతిరాత్రోతిరాత్రోవతిర్భవత్యతిరాత్రోతిరాత్రోవతిర్జ్యోతి అతిరాత్రి ప్రతిష్టంది తిష్టంది ప్రతిష్టంది చతుశ్చత్వారి పుంశశ్చతుశ్చత్వారి పుంశస్తిష్టంది ప్రతిష్టంది చతుశ్చత్వారి పుంశ తిష్టంది చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశస్తిష్టంది తిష్టంది చతుశ్చత్వారి కోశోభవతి భవతి చతుశ్చత్వారి కోశస్తిష్టంది తిష్టంది చతుశ్చత్వారి కోశోభవతి చతుశ్చత్వారి కోశోభవతి భవతి చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశోభవతి చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశలక్షరా భవతి చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశోభవతి చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశ ఇది చతుః చత్వారి కోశ చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశలక్షరా భవతి భవతి చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశలక్షరా భవతి భవతి చతుశ్చత్వారి కోశలక్షరా త్రిష్టుక చతుశ్చత్వారి కోశలక్షరా త్రిష్టుక్ త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశలక్షరా త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షరా చతుశ్చత్వారి కోశలక్షరా త్రిష్టుకింద్రియం చతుశ్చత్వారి కోశలక్షరే చతుశ్చత్వారి కోశలి అక్షరా త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ ఇంద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుభిస్తుభిస్తుభింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుభి త్రిష్టుభిస్తుభిస్తుభిస్తుభ్యవ త్రిష్టుభిస్తుభిస్తుభ్యవ త్రిష్టుభ్యవ త్రిష్టుభిస్తుభ్యవేంద్రియ ఇంద్రియ త్రిష్టుభిస్తుభ్యవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది నిష్టంది ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంద్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశతిష్టంది ప్రతి ప్రతిష్టంద్యష్టాచత్వారి కోశ తిష్టంద్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశతిష్టంది నిష్టంద్యష్టాచత్వారి కోశో భవతి భవత్యష్టాచత్వారి కోశతిష్టంది నిష్టంద్యష్టాచత్వారి కోశో భవతి అష్టాచత్వారి కోశో భవతి భవత్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశో భవత్యష్టాచత్వారి కోశలక్షరా అష్టాచత్వారి కోశలక్షరా భవత్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశో భవత్యష్టాచత్వారి కోశలక్షరా అష్టాచత్వారి కోశ ఇత్యష్టాచత్వారి కోశ భవత్యష్టాచత్వారి కోశలక్షరాష్టాచత్వారి కోశలక్షరా భవతి భవత్యష్టాచత్వారి కోశలక్షరా జగతి జగత్యష్టాచత్వారి కోశలక్షరా భవతి భవత్యష్టాచత్వారి కోశలక్షరా జగతి అష్టాచత్వారి కోశలక్షరా జగతి జగత్యష్టాచత్వారి కోశలక్షరా అష్టాచత్వారి కోశలక్షరా జగతి జాగత జాగత జగత్యష్టాచత్వారి కోశలక్షరాష్టాచత్వారి కోశలక్షరా జగతి జాగత అష్టాచత్వారి కోశలక్షరేత్యష్టాచత్వారి కోశల అక్షరా జగదేజాగత జాగత జగదేజగదేజాగత పశవ పశవో జాగత జగదేజగదేజాగత పశవ జాగత పశవ పశవో జాగత జాగత పశవో జగత్యాం జగత్యాం పశవో జాగత జాగత పశవో జగత్యాం పశవో జగత్యాం జగత్యాం పశవ పశవో జగత్యామేవైవ జగత్యాం పశవ పశవో జగత్యామేవ జగత్యామేవైవ జగత్యాం జగత్యామేవ పశుషు పశుష్వేవ జగత్యాం జగత్యామేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషప్రతి ప్రతి పశుష్వేవైవ పశుషప్రతి పశుషప్రతి ప్రతి పశుషపశుష ప్రతిష్టంది నిష్టంది ప్రతి పశుష పశుష ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది ఏకాదశ రాత్ర ఏకాదశ రాత్ర తిష్టంది ప్రతి ప్రతిష్టంది ఏకాదశ రాత్ర తిష్టంది ఏకాదశ రాత్ర ఏకాదశ రాత్ర తిష్టంది నిష్టంది ఏకాదశ రాత్రో భవతి భవత్యేకాదశ రాత్ర తిష్టంది నిష్టంది ఏకాదశ రాత్రో భవతి ఏకాదశ రాత్రో భవతి భవత్యేకాదశ రాత్ర ఏకాదశ రాత్రో భవతి పంచ పంచ భవత్యేకాదశ రాత్ర ఏకాదశ రాత్రో భవతి పంచ ఏకాదశ రాత్ర ఇత్యేకాదశ రాత్ర భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్ధవ అర్ధవో వై పంచ పంచ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ ఆర్తవా ఆర్తవ అర్ధవో వై వా అర్ధవ ఆర్తవా అర్ధవ ఆర్తవ ఆర్తవ అర్ధవ అర్ధవ ఆర్తవ పంచ పంచ ఆర్తవ అర్ధవ అర్ధవ ఆర్తవ పంచ ఆర్తవ పంచ పంచ ఆర్తవ ఆర్తవ పంచుష్మృతుష పంచ ఆర్తవ ఆర్తవ పంచుషు పంచుష్మృతుష పంచ పంచుష్వై వర్తుష పంచ పంచుష్వేవ అర్తుష్వై వర్తుష్మృతుష్వేవార్తవేష్వా ఆర్తవేష్వేవర్తుష్మృతుష్వేవార్తవేషు ఏవార్తవేష్వా ఆర్తవేష్వేవైవార్తవేషు సంవత్సరే సంవత్సర ఆర్తవేష్వేవైవార్తవేషు సంవత్సరే ఆర్తవేషు సంవత్సరే సంవత్సర ఆర్తవేష్వా ఆర్తవేషు సంవత్సరే ప్రతిష్టాయ ప్రతిష్టాయ సంవత్సర ఆర్తవేష్వా ఆర్తవేషు సంవత్సరే ప్రతిష్టాయ సంవత్సరే ప్రతిష్టాయ ప్రతిష్టాయ సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ ప్రజా ప్రజాం ప్రతిష్టాయ సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ ప్రజా సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టాయ ప్రజా ప్రజా ప్రతిష్టాయ ప్రతిష్టాయ ప్రజామవ ప్రజా ప్రతిష్టాయ ప్రతిష్టాయ ప్రజామవ ప్రతిష్టాయ ప్రతిష్టాయ ప్రజామవ ప్రజా ప్రజామవరుంధతే రుంధతే ప్రజా ప్రజామవరుంధతే ప్రజామిది ప్రాజా అవరుంధతే రుంధతే వరుంధతే రాత్రవతి రాత్రో రుంధతే వరుంధతే రాత్రౌ రుంధతే రాత్రవతి రాత్రౌ రుంధతే రుంధతే రాత్రాలభితోభితో రాత్రౌ రుంధతే రుంధతే రాత్రాలభిత అధరాత్రాలభితోభితో రాత్రవతి రాత్రాలభితోభవతోభితో రాత్రవతి రాత్రాలభితోభవ అధరాత్రావిత్యది రాత్రౌ అభితోభవతోభవతోభితోభితోభవత ప్రజాయై ప్రజాయై భవతోభితోభితోభవత ప్రజాయై భవత ప్రజాయై ప్రజాయై భవతోభవత ప్రజాయై పరిగృహీత్యై పరిగృహీత్యై ప్రజాయై భవతోభవత ప్రజాయై పరిగృహీత్యై ప్రజాయై పరిగృహీత్యై పరిగృహీత్యై ప్రజాయై ప్రజాయై పరిగృహీత్యై ప్రజాయా ఇది ప్రజాయై పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై ఐంద్రవాయవాగ్రాన్ గృహీయాద్గృహీయాదైంద్రవాయవాగ్రాంద్రవాయవాగ్రాన్ గృహీయాద్యోజో గృహీయాదైంద్రవాయవాగ్రాంద్రవాయవాగ్రాన్ గృహీయాద్య ఐంద్రవాయవాగ్రామిత్యైంద్రవాయవాగ్రాహీయాద్యోజో గృహీయాద్గృహీయాద్యః కామయేత కామయేత యో గృహీయాద్ గృహీయాద్యః కామయేత యః కామయేత కామయేత యో యః కామయేత యథా పూర్వం యథా పూర్వం కామయేత యో యః కామయేత యథా పూర్వం కామయేత యథా పూర్వం యథా పూర్వం కామయేత కామయేత యథా పూర్వం ప్రజా ప్రజా యథా పూర్వం కామయేత కామయేత యథా పూర్వం ప్రజా యథా పూర్వం ప్రజా ప్రజా యథా పూర్వం యథా పూర్వం ప్రజా కల్పేరన్ కల్పేరన్ ప్రజా యథా పూర్వం యథా పూర్వం ప్రజా కల్పేరన్ యథా పూర్వమితి యథా పూర్వం ప్రజా కల్పేరం కల్పేరం ప్రజా ప్రజా కల్పేరన్నిది ఇది కల్పేరం ప్రజా ప్రజా కల్పేరన్నిది ప్రజా ఇది ప్రజా కల్పేరన్నిది ఏది కల్పేరం కల్పేరన్నిది యజ్ఞస్యేది కల్పేరం కల్పేరన్నిది యజ్ఞస్య ఇది యజ్ఞస్యేది ఇది యజ్ఞస్య వై వై యజ్ఞస్యేది ఇది యజ్ఞస్య వై యజ్ఞస్య వై వై యజ్ఞస్య వై కృత్యం కృత్యం వై యజ్ఞస్య వై కృత్యం వైకృత్యం కృత్యం వై వై కృత్యమన్వన కృత్యం వై వై కృత్యమను కృత్యమన్వన కృత్యం కృత్యమను ప్రజా ప్రజా అనుకృత్యం కృత్యమను ప్రజా అను ప్రజా ప్రజా అన్వర ప్రజా కల్పందే కల్పందే ప్రజా అన్వర ప్రజా కల్పందే ప్రజా కల్పందే కల్పందే ప్రజా ప్రజా కల్పందే యజ్ఞస్య యజ్ఞస్య కల్పందే ప్రజా ప్రజా కల్పందే యజ్ఞస్య ప్రజా ఇది ప్రజా కల్పందే యజ్ఞస్య యజ్ఞస్య కల్పందే కల్పందే యజ్ఞస్యాకృత్యమకృత్యం యజ్ఞస్య కల్పందే కల్పందే యజ్ఞస్యాకృత్యం యజ్ఞస్యాకృత్యమకృత్యం యజ్ఞస్య యజ్ఞస్యాకృత్యమన్వన్వకృత్యం యజ్ఞస్య యజ్ఞస్యాకృత్యమను అకృత్యమన్వన్వకృత్యమకృత్యమనునాన్వకృత్యమకృత్యమనున అనునాన్వనున కల్పందే కల్పందే నాన్వనున కల్పందే నకల్పందే కల్పందే నకల్పందే యథా పూర్వం యథా పూర్వం కల్పందే నకల్పందే యథా పూర్వం కల్పందే యథా పూర్వం యథా పూర్వం కల్పందే కల్పందే యథా పూర్వమేవ యథా పూర్వం కల్పందే కల్పందే యథా పూర్వమేవ యథా పూర్వమేవ యథా పూర్వం యథా పూర్వమేవ ప్రజా ప్రజా ఏవ యథా పూర్వం యథా పూర్వమేవ ప్రజా యథా పూర్వమిది యథా పూర్వం ఏవ ప్రజా ప్రజా ఏవైవ ప్రజా కల్పయతి కల్పయతి ప్రజా ఏవైవ ప్రజా కల్పయతి ప్రజా కల్పయతి కల్పయతి ప్రజా ప్రజా కల్పయతి నన కల్పయతి ప్రజా ప్రజా కల్పయతి న ప్రజా ఇది ప్రజా కల్పయతి నన కల్పయతి కల్పయతి న జ్యాయాగోసం జ్యాయాగోసం న కల్పయతి కల్పయతి న జ్యాయాగోసం నజ్యాయాగం సంజ్యాయాగం సన్నజ్యాయాగం సంకనీయాన్ కనీయాంజ్యాయాగం సన్నజ్యాయాగం సంకనీయాన్ జ్యాయాగం సంకనీయాన్ కనీయాంజ్యాయాగం సంజ్యాయాగం సంకనీయానత్యది కనీయాంజ్యాయాగం సంజ్యాయాగం సంకనీయానది కనీయానత్యది కనీయాన్ కనీయానది క్రామతి క్రామత్యది కనీయాన్ కనీయానది క్రామతి అతిక్రామతిక్రామత్యక్రామత్యైంద్రవాయవాగ్రాన ఇంద్రవాయవాగ్రామత్యైంద్రవాయవాగ్రామత్యైంద్రవాయవాగ్రామైంద్రవాయవాగ్రాన్ క్రామతిక్రామత్యైంద్రవాయవాగ్రాన్ గృహీయాద్గృహీయాదైంద్రవాయవాగ్రాన్ క్రామతిక్రామత్యైంద్రవాయవాగ్రాన్ గృహీయాద్ ఐంద్రవాయవాగ్రాన్ గృహీయాద్గృహీయాదైంద్రవాయవాగ్రాన్ గృహీయాదావయావిన ఆవయావిన గృహీయాదైంద్రవాయవాగ్రాన్ ఐంద్రవాయవాగ్రాన్ గృహీయాదావయావిన ఐంద్రవాయవాగ్రామిత్యై ఇంద్రవాయవాగ్రాన్ గృహీయాదామయా వినహామయా వినా గృహీయాద్గృహీయాదామయా విన ప్రాణేన ప్రాణేనామయా వినా గృహీయాద్గృహీయాదామయా విన ప్రాణేన ఆమయా విన ప్రాణేన ప్రాణేనామయా వినహామయా విన ప్రాణేన వై వై ప్రాణేనామయా వినహామయా విన ప్రాణేన వై ప్రాణేన వై వై ప్రాణేన ప్రాణేన వా ఏష వై ప్రాణేన ప్రాణేన వా ఏష ప్రాణేనేది ప్రాణేన వా ఏష వై వా ఏష విద్యేష వై వా ఏష వై ఏష విద్యేష ఏష వ్యుర్జదార్జతే ద్వేష ఏష వ్యుర్జతే వ్యుర్జదార్జతే వివ్యర్జతేజస్యర్జతే వివ్యర్జతేజస్య అర్ధదేజస్యర్జదార్ధ్యదేజస్యామయత్యామయదేజస్యర్జదార్ధ్యదేజస్యామయతి యశ్యామయ్యామయ్యామయ ప్రాణ ప్రాణ ఆమయ్యామయ ప్రాణ ఆమయది ప్రాణ ప్రాణ ఆమయ్యామయది ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ఆమయ్యామయద్ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ప్రాణేన ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ప్రాణేనైంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణేనైమైవ ప్రాణేనైంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణేనైవ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ ప్రాణేనైవైవ ప్రాణేన ప్రాణేనైవైనమేనమేవ ప్రాణేన ప్రాణేనైవైనం ప్రాణేనేది ప్రాణేన ఏవైనమేనమేవైవైన కోశకోశమేనమేవైవైన కోశం ఏన కోశకోశమేన మేన కోసమర్థయత్యర్థైతమేన కోసమర్థయి సమర్థయత్యర్థైతమర్థయి మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రానర్థైతమైత్రావరుణాగ్రాన్ అర్థైతమైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రానర్థయత్యర్థైతమైత్రావరుణాగ్రాన్ గృహేరం గృహేరం మైత్రావరుణాగ్రానర్థయత్యర్థైతమైత్రావరుణాగ్రాన్ గృహేరం మైత్రావరుణాగ్రాన్ గృహేరం గృహేరం మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాన్ గృహేరం మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాన్ మైత్రావరుణాగ్రానితి మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాన్ గృహేరం గృహేరణయేషాన్ దీక్షితానాం దీక్షితానాం యేషాన్ గృహేరం గృహేరణయేషాన్ దీక్షితానాం ప్రమీయేత ప్రమీయేత దీక్షితానాం ప్రమీయేత ప్రమీయేత దీక్షితానాం దీక్షితానాం ప్రమీయేత ప్రాణాభానాభ్యాం ప్రాణాభానాభ్యాం ప్రమీయేత దీక్షితానాం దీక్షితానాం ప్రమీయేత ప్రాణాభానాభ్యాం ప్రమీయేత ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం ప్రమీయేత ప్రమీయేత ప్రాణాబాణాభ్యాం వై వై ప్రాణాబాణాభ్యాం ప్రమీయేత ప్రమీయేత ప్రాణాబాణాభ్యాం వై ప్రమీయేతేతి ప్రమీయేత ప్రాణాబాణాభ్యాం వై వై ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం వా ఏత ఏతే వై ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం వా ఏతే ప్రాణాబాణాభ్యామిది ప్రాణాబాణాభ్యాం ఏత ఏతే వై వా ఏతే విభ్యేతే వై వా ఏతేవి ఏతే విభ్యేత ఏతే వ్యర్థ్యంత అర్థ్యంతే వ్యేత ఏతే వ్యర్థ్యంతే వ్యర్థ్యంత అర్థ్యంతే వివ్యర్థ్యంతే యేషామృధ్యంతే వివ్యర్థ్యంతే యేషాం అర్థ్యంతే యేషామృధ్యంత అర్థ్యంతే యేషాన్ దీక్షితానాం దీక్షితానాం యేషామృధ్యంత అర్థ్యంతే యేషాన్ దీక్షితానాం ఏషాన్ దీక్షితానాం దీక్షితానాం యేషాన్ దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే దీక్షితానాం యేషాన్ దీక్షితానాం ప్రమీయతే దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరణౌ ప్రమీయత ఇది ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణావిది ప్రాణాబాణౌ మిత్రావరణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరణౌ మిత్రావరణౌ ప్రాణాబాణావేవైవ ప్రాణాబాణౌ మిత్రావరణౌ మిత్రావరణౌ ప్రాణాబాణావేవ మిత్రావరుణావిని మిత్రావరణౌ ప్రాణాపానవేవ ప్రాణపానౌ ప్రాణపానవేవ ముఖతో ముఖత ఏవ ప్రాణపానౌ ప్రాణపానవేవ ముఖత ప్రాణాపానావిది ప్రాణ అపానౌ ఏవ ముఖతో ముఖత ఏవైవ ముఖత పరిపరి ముఖత ఏవైవ ముఖత పరి ముఖద పరిపరి ముఖతో ముఖత పరిహరంతే హరంతే పరిముఖతో ముఖత పరిహరంతే పరిహరంతే హరంతే పరిపరిహరంత ఆశ్వినాగ్రానాశ్వినాగ్రాను హరంతే పరిపరిహరంత ఆశ్వినాగ్రాను హరంత ఆశ్వినాగ్రానాశ్వినాగ్రాను హరంతే హరంత ఆశ్వినాగ్రాన్ గృహీత గృహీతాశ్వినాగ్రాను హరంతే హరంత ఆశ్వినాగ్రాన్ గృహీత ఆశ్వినాగ్రాన్ గృహీత గృహీతాశ్వినాగ్రానాశ్వినాగ్రాన్ గృహీతానుజావర అనుజావర గృహీతాశ్వినాగ్రానాశ్వినాగ్రాన్ గృహీతానుజావర ఆశ్వినాగ్రానుత్యా ఆశ్వినాగ్రాన్ గృహీతానుజావర అనుజావర గృహీత గృహీతానుజావర అశ్వినావశ్వినావానుజావర గృహీత గృహీతానుజావర అశ్వినౌ ఆనుజావరో అశ్వినావశ్వినావానుజావర అనుజావరో అశ్వినౌ వై అశ్వినావానుజావర అనుజావరో అశ్వినౌ వై అనుజావర ఇత్యానుజావర అశ్వినౌ వై వా అశ్వినావశ్వినౌ వై దేవానాం దేవానాం వా అశ్వినావశ్వినౌ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానామానుజావరామానుజావరౌ దేవానాం వై వై దేవానామానుజావరౌ దేవానామానుజావరామానుజావరౌ దేవానాం దేవానామానుజావరౌ పశ్చా పశ్చానుజావరౌ దేవానాం దేవానామానుజావరౌ పశ్చా ఆనుజావరౌ పశ్చా పశ్చానుజావరామానుజావరౌ పశ్చేవేణ పశ్చానుజావరామానుజావరౌ పశ్చేవ ఆనుజావర విత్యానుజావరౌ పశ్చేవేమ పశ్చాపశ్చేవాగ్రమగ్రమివ పశ్చాపశ్చేవాగ్రం ఇవాగ్రమగ్రమివేవాగ్రం పరివర్యగ్రమివేవాగ్రం పరి అగ్రం పరివర్యగ్రమగ్రం పర్యయితామయతాం పర్యగ్రమగ్రం పర్యయితాం పర్యయితామయితాం పరివర్యయితామశ్వినామశ్వినావైతాం పరివర్యయితామశ్వినౌ అయితామశ్వినామశ్వినావైతామైతామశ్వినావేదస్యైతస్యాశ్వినావైతామైతామశ్వినావేదస్య అశ్వినావేదస్యైతస్యాశ్వినావశ్వినావేదస్య దేవత దేవతైతస్యాశ్వినావశ్వినావేదస్య దేవత దేవస్య దేవత దేవతైతస్యైతస్య దేవతాయో యో దేవతైతస్యైతస్య దేవతాయ దేవతాయో యో దేవత దేవతాయ ఆనుజావర ఆనుజావరో యో దేవత దేవతాయ ఆనుజావర య ఆనుజావర ఆనుజావరో యో య ఆనుజావరస్థౌ దావానుజావరో యో య ఆనుజావరస్థౌ ఆనుజావరస్థౌ దావానుజావర ఆనుజావరస్తావేవైవ దావానుజావర ఆనుజావరస్తావేవ ఆనుజావర ఇత్యానుజావర తావేవైవ దౌదావేవైన వేన వేవ దౌదావేవైనం ఏవైనమేన వేవైవైనమగ్రమగ్రమేన వేవైవైనమగ్రం ఏనమగ్రమగ్రమేన వేనమగ్రం పరివర్యగ్రమేణ వేనమగ్రం పరి అగ్రం పరివర్యగ్రమగ్రం పరిణయతో నయత పర్యగ్రమగ్రం పరిణయత పరిణయతో నయత పరిపరిణయత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్నయత పరిపరిణయత శుక్రాగ్రాను నయత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్నయతో నయత శుక్రాగ్రాన్ గృహీత గృహీత శుక్రాగ్రాన్నయతో నయత శుక్రాగ్రాన్ గృహీత శుక్రాగ్రాన్ గృహేత గృహేత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహేత గతశ్రీర్గతశ్రీర్గృహేత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహేత గతశ్రీ శుక్రాగ్రాను శుక్రాగ్రాన్ గృహేత గతశ్రీర్గతశ్రీర్గృహేత గృహేత గతశ్రీ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో గతశ్రీర్గృహేత గృహేత గతశ్రీ ప్రతిష్టాకామ గతశ్రీ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో గతశ్రీర్గతశ్రీ ప్రతిష్టాకామో సోమావసు ప్రతిష్టాకామో గతశ్రీర్గతశ్రీ ప్రతిష్టాకామోసౌ గతశ్రీర్జవాశ్రీ ప్రతిష్టాకామోసావసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామోసౌ వై వా అసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామోసౌ వై ప్రతిష్టాకామ ఇది ప్రతిష్టాకామ అసౌ వై వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య వా ఆదిత్య ఆదిత్యో వై వా ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య వై వా ఆదిత్య శుక్ర ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్ర ఏష శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్ర ఏష శుక్ర ఏష శుక్ర శుక్ర ఏషోంతోంత ఏష శుక్ర శుక్ర ఏషోంత ఏషోంతోంత ఏషోంతోంతమంతమంత ఏష ఏషోంతోంతం అంతోంతమంతమంతోంతోంతం మనుష్యో మనుష్యోంతమంతోంతోంతం మనుష్య అంతం మనుష్యో మనుష్యోంతమంతం మనుష్య శ్రీ శ్రీ మనుష్యోంతమంతం మనుష్య శ్రీ మనుష్య శ్రీ శ్రీ మనుష్యో మనుష్య శ్రీ గత్వా గత్వా శ్రీ మనుష్యో మనుష్య స్త్రీ గత్వా శ్రీ గత్వా గత్వా శ్రీ శ్రీ గత్వాని గత్వా శ్రీ శ్రీ గత్వాని పితామహ పుణ్య పితామహ పితామహ పుణ్య భవతి భవతి పుణ్య పితామహ పితామహ పుణ్యో భవతి పుణ్యోవతి పుణ్య పుణ్యోవత్యథవతి పుణ్య పుణ్యోవత్యథవత్యథవతిభవత్యథతత్తథతన్న తన్నరదత్తన్న ప్రాప్నోతి ప్రాప్నోజనదత్తన్న ప్రాప్నోతి న ప్రాప్నోతి ప్రాప్నోజన ప్రాప్నోత్యురఘున ప్రాప్నోజన ప్రాప్నోత్యుర ప్రాప్నోత్యురఘున ప్రాప్నోతి ప్రాప్నోత్యుర ఇవేవోర ప్రాప్నోతి ప్రాప్నోత్యుర ఇవ ప్రాప్నోతి ప్రాప్నోతి ఉర ఇవేవోర ఉర ఇవైతదేతదివోర ఉర ఇవైతద్ ఇవైతదేతది మే వైతద్యజ్ఞస్య యజ్ఞస్యైతది మే వైతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య వాగ్వాగ్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య వాగ్ యజ్ఞస్య వాగ్వాగ్యజ్ఞస్య యజ్ఞస్య వాగివేవ వాగ్యజ్ఞస్య యజ్ఞస్య వాగివ వాగివేవ వాగ్వాగి భయద్యది భవాగ్వాగి భజన్ ఇవయ్యది మే భజదా ఆగ్రయణ ఆగ్రయణోజతి మే భజదా ఆగ్రయణ యదా ఆగ్రయణ ఆగ్రయణోయ్యదా ఆగ్రయణో భాషా భాషాగ్రయణోయ్యదా ఆగ్రయణో భాషా ఆగ్రయణో భాషా భాషాగ్రయణ ఆగ్రయణో భాషైవైవ భాషాగ్రయణ ఆగ్రయణో భాషైవ భాషైవైవ భాషా భాషైవైన మేన మేమ భాషా భాషైవైనం ఏవైనమేనమేవైవైనమింద్రియేణేంద్రియేణైనమేవైవైనమింద్రియేణ ఏనమింద్రియేణేంద్రియేణైనమేనమింద్రియేణ సకూసమింద్రియేణైనమేనమింద్రియేణసం ఇంద్రియేణ సకూసమింద్రియేణేంద్రియేణ సమర్థయత్యర్థైతమింద్రియేణేంద్రియేణ సమర్థయతి సమర్థయత్యర్థైతము సమర్థయజనార్థైతము సమర్థయజన అర్థయజనార్థయత్యర్థైజన తదస్తనార్థయత్యర్థయజన తదస్తనదః పాపీయాన్ పాపీయాన్ తదనదః పాపీయాన్ తదఃపాపీయాన్ పాపీయాన్ తదస్తః పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ తదస్తః పాపీయాన్ భవతి పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవత్యుక్ష్యా ఆగ్రానుక్ష్యా ఆగ్రాన్ భవతి పాపీయాన్ పాపీయాన్ భవత్యుక్ష్యా ఆగ్రాన్ భవత్యుక్ష్యా ఆగ్రానుక్ష్యా ఆగ్రాన్ భవతి భవత్యుక్ష్యా ఆగ్రాన్ గృహేత గృహేతోక్ష్యా ఆగ్రాన్ భవతి భవత్యుక్ష్యా ఆగ్రాన్ గృహేత ఉక్ష్యా ఆగ్రాన్ గృహేత గృహేతోక్ష్యా ఆగ్రానుక్ష్యా ఆగ్రాన్ గృహేతాభిజమానో విజమానో గృహేతోక్ష్యా ఆగ్రానుక్ష్యా ఆగ్రాన్ గృహేతాభిజమాన ఉక్ష్యా ఆగ్రానిత్యుక్ష్యా అగ్రాన్ గృహేతాభిజర్యమానో విజర్యమానో గృహేత గృహేతాభిజర్యమాన సర్వేషామభిజర్యమానో గృహేత గృహేతాభిజర్యమాన సర్వేషాం అభిజర్యమాణ సర్వేషామభిజర్యమానోభిజర్యమాన సర్వేషాం వై వై సర్వేషామభిజర్యమానోభిజర్యమాన సర్వేషాం వై అభిజర్యమాన ఇత్యభిజర్యమాన సర్వేషాం వై వై సర్వేషాగో సర్వేషాం వా ఏతదేతద్వై సర్వేషాగో సర్వేషాం వా ఏతద్ ఏతదేతద్వై వా ఏతత్ పాత్రాణాం పాత్రాణామేతద్వై వా ఏతత్ పాత్రాణాం ఏతత్ పాత్రాణాం పాత్రాణామేతదేతత్ పాత్రాణామింద్రియమింద్రియం పాత్రాణామేతదేతత్ పాత్రాణామింద్రియం పాత్రాణామింద్రియమింద్రియం పాత్రాణాం పాత్రాణామింద్రియం యజ్జలింద్రియం పాత్రాణాం పాత్రాణామింద్రియం యత్ ఇంద్రియం యజ్జలింద్రియమింద్రియం యదుక్ష పాత్రముఖ్య పాత్రం యదింద్రియమింద్రియం యదుక్ష పాత్రం విరుక్షపాత్రముక్షపాత్రయ్యదిక్షపాత్రగో సర్వేణ సర్వేణోక్షపాత్రయ్యదిక్షపాత్రగో సర్వేణ వృక్షపాత్రగో సర్వేణ సర్వేణోక్షపాత్రముక్షపాత్రగో సర్వేణైవ సర్వేణోక్షపాత్రముక్షపాత్రగో సర్వేణైవ వృక్షపాత్రమిత్యుక్షా పాత్రం సర్వేణైవ సర్వేణ సర్వేణైవైనమేనమేవ సర్వేణ సర్వేణైవైనం ఏమైనమేనమేవైవైనమింద్రియేణేంద్రియేణైనమేవైవైనమింద్రియేణ ఏనమింద్రియేణేంద్రియేణైనమేనమింద్రియేణాచ్యవీంద్రియేణైనమేనమింద్రియేణాది సరస్వత్యభ్యమి సరస్వతి సరస్వత్యభినో నో అభిసరస్వతి సరస్వత్యభిన అభినో నో అభ్యభినో నేషి నేషినో అభ్యభినో నేషి నో నేషి నేషినో నా నేషివస్యావస్యో నేషినో నా నేషివస్య నేషివస్యావస్యో నేషి నేషివస్యది దివస్యో నేషి నేషివస్యది వస్యది దివస్యావస్యది పురారుషం పురారుషమి దివస్యావస్యది పురారుషం ఇది పురారుషం పురారుషమిది పురారుషం కురుయాత్ కురుయాత్ పురారుషమిది పురారుషం కురుయాత్ పురోషం కురయాత్ కురయాత్ పురోషం పురోషం కురయాత్ వాక్ కురయాత్ పురోషం పురోషం కురయాత్ వాక్ పురోషమితి పురారుషం

ప్రయుంగే ప్రయుంగే మా యుంగేమాయుంగే మాయుంగేయుంగేమాత్వన్మామాత్వక్షేత్రాణి క్షేత్రాణి త్వన్మామాత్వక్షేత్రాణి త్వక్షేత్రాణి క్షేత్రాణి త్వత్వక్షేత్రాంజనాంజనాని క్షేత్రాణి త్వత్వక్షేత్రాంజనాని క్షేత్రాంజనాంజనాని క్షేత్రాణి క్షేత్రాంజనాని జన్మ జన్మారణాని క్షేత్రాణి క్షేత్రాంజనాని జన్మ అరణాని జన్మ జన్మారణాంజనాని గమ్మేదీతి జన్మారణాంజనాని గమ్మేది గమ్మేదీతి జన్మ గమ్మేత్యాహేది జన్మ గమ్మేత్యాహ ఇత్యాహేదీత్యాహ మృత్యో మృత్యోరాహేదీత్యాహ మృత్యో ఆహ మృత్యోర్మృత్యోరాహ మృత్యోర్వై వై మృత్యోరాహ మృత్యోర్వై మృత్యోర్వై వై మృత్యోర్మృత్యోర్వై క్షేత్రాణి క్షేత్రాణి వై మృత్యోర్మృత్యోర్వై క్షేత్రాణి వై క్షేత్రాణి క్షేత్రాణి వై వై క్షేత్రాంజనాంజనాని క్షేత్రాణి వై వై క్షేత్రాంజనాని క్షేత్రాంజనాంజనాని క్షేత్రాణి క్షేత్రాంజనాని తేనారణాని క్షేత్రాణి క్షేత్రాంజనాని తేన అరుణాని తేనారణాంజనాంజనాంజనాంజనైవ మృత్యోర్మృత్యోరేవ మృత్యో మృత్యోర్మృత్యోరేవ మృత్యో క్షేత్రాణి క్షేత్రాణి మృత్యోరేవ మృత్యో క్షేత్రాణి మృత్యో క్షేత్రాణి క్షేత్రాణి మృత్యోర్మృత్యో క్షేత్రాణి నన క్షేత్రాణి మృత్యోర్మృత్యో క్షేత్రాణి న క్షేత్రాణి నన క్షేత్రాణి క్షేత్రాణి నగచ్చతి గచ్చతి క్షేత్రాణి క్షేత్రాణి నగచ్చతి నగచ్చతి గచ్చతి నగచ్చతి పూర్ణాన్ పూర్ణాన్ గచ్చతి నగచ్చతి పూర్ణాన్ పూర్ణాన్ పూర్ణాన్ గచ్చతి గచ్చతి పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ పూర్ణాన్ గచ్చతి గచ్చతి పూర్ణాన్ గ్రహాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాద్ గ్రహాన్ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గృహీయాద్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాద్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాదామయావిన ఆమయావిన గృహీయాద్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాదామయావిన గృహీయాదామయావిన ఆమయావిన గృహీయాద్ గృహీయాదామయావిన ప్రాణాన్ ప్రాణానామయావిన గృహీయాద్ గృహీయాదామయావిన ప్రాణాన్ ఆమయావిన ప్రాణాన్ ప్రాణానామయావిన ఆమయావిన ప్రాణానువై వై ప్రాణానామయావిన ఆమయావిన ప్రాణానువై ప్రాణానువై వై ప్రాణాన్ ప్రాణానువా ఏదస్యైకస్య వై ప్రాణాన్ ప్రాణానువా ఏదస్య ప్రాణానిది ప్రాణాన్ తా ఏదస్యైకస్య వై వా ఏదస్య శిక్షకేదస్య వై వా ఏదస్య శుకు ఏదస్య శిక్షకేదస్యైకస్య శుకృచ్చత్రుచ్చు ఏదస్యైకస్య శుకృచ్చతి శుకృచ్చత్యుచ్చతి శుక్షుకృచ్చతి యస్యస్యచ్చతి శుక్షుకృచ్చతి యస్య అచ్చలియస్యచ్చత్యుచ్చలియ్యామయ్యామయ్యామయ్యామయ్యామయ్యామయ్యామయ్యామయ్య ప్రాణ ప్రాణ ఆమయ్యామయ్య ప్రాణా ఆమయ ప్రాణ ప్రాణ ఆమయ్యామయ ప్రాణాగ్రహాగ్రహ ప్రాణ ఆమయ్యామయ ప్రాణాగ్రహ ప్రాణాగ్రహాగ్రహ ప్రాణ ప్రాణాగ్రహ ప్రాణాన్ ప్రాణాన్ గ్రహ ప్రాణ ప్రాణాగ్రహ ప్రాణాన్ ప్రాణాది ప్రాణ గ్రహా ప్రాణాన్ ప్రాణాన్ గ్రహాగ్రహ ప్రాణానేవ ప్రాణాన్ గ్రహాగ్రహ ప్రాణానేవ ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవాస్యవ ప్రాణాన్ ప్రాణానేవాస్య ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్యాశ్యైవైవాస్యశుతశ్రుతశ్రుతోశుతముంజలిముంజలిశుతోశుతముంజలి శుచోముంజలి ముంజలి శుతశ్రుచోముంచుతోతముంజలి శుతశ్రుచోముంచుతముంచుతోతముంజలి ముంచుతయ్యుతముంజలి ముంచుతయది ఉదయదియద్యుతోదయీతాసుర్యద్యుతోదయీతాసుర్యద్యుతోదయీతాసుర్యదీతాసుర్భవతి యుతాసుర్భవతి భవతి ఏతాసుర్భవతి జీవతి జీవతి భవతి ఏతాసుర్భవతి జీవతి యుతాసుర్జీతాసు భవతి జీవతి జీవతి భవతి భవతి దేవత్యేవైవ జీవతి భవతి భవతి దేవత్యేవ జీవత్యేవైవ జీవతి దేవత్యేవ పూర్ణాన్ పూర్ణానేవ జీవతి దేవత్యేవ పూర్ణాన్ పూర్ణాన్ పూర్ణానేవైవ పూర్ణాంగ్రహాంగ్రహాన్ పూర్ణానేవైవ పూర్ణాంగ్రహాన్ పూర్ణాంగ్రహాంగ్రహాన్ పూర్ణాన్ పూర్ణాంగ్రహాన్ గృహీయాద్ గృహీయాగ్రహాన్ పూర్ణాన్ పూర్ణాంగ్రహాన్ గృహీయాద్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాగ్రహాంగ్రహాన్ గృహీయాద్యలి గృహీయాగ్రహాంగ్రహాన్ గృహీయాద్యలి గృహీయాద్యభి గృహీయాద్ గృహీయాద్యలి పర్జన్య పర్జన్యోజలి గృహీయాద్ గృహీయాద్యలి పర్జన్య జలి పర్జన్య పర్జన్యోజలి జలి పర్జన్యోన పర్జన్యోజలి జలి పర్జన్యోన పర్జన్యోన పర్జన్య పర్జన్యోన వర్షేద్వర్షేర్ణ పర్జన్య పర్జన్యోన వర్షేద్వర్షేర్ణన వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వర్షేర్ణన వర్షేత్ ప్రాణాన్ వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వర్షేత్ వర్షేత్ ప్రాణాన్ వై వై ప్రాణాన్ వర్షేత్ వర్షేత్ ప్రాణాన్ వై ప్రాణాన్ వై వై ప్రాణాన్ ప్రాణాన్ వా ఏతస్యేతరి వై ప్రాణాన్ ప్రాణాన్ వా ఏతరి ప్రాణాయతి ప్రాణాన్ ఏతర్శేతరి వై వా ఏతరి ప్రజానాం ప్రజానామేతరి వై వా ఏతరి ప్రజానాం ఏతరి ప్రజానాం ప్రజానామేతరేతరి ప్రజానాగోషిక్ష ప్రజానామేతరేతరి ప్రజానాగోషు ప్రజానాగోషిక్ష ప్రజానాం ప్రజానాగోషుక్ష ప్రజానాం ప్రజానాగోషుక్ష ప్రజానామిది ప్రజానాం శుభక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక్షుక ప్రవర్షది వర్షది ప్రవర్షది వర్షదీతి వర్షదీ.